పదిహేను కలిదోషహర శ్రీశం భా కలేహ నింద్యాసి జాయమానానాం పురుషాణం జన్మమాత్రేణ అయ్యే దోషాః పాపాని ఆయాంతి తాన్ దృష్టా శ్రుతా కీర్తితా సంస్తుతా పూజితా ధ్యాతా సతీ హరతీతి తథా కలేహ అన్యోన్యవాదినాం కలహాత్ తత్తన్మతాభినివేశాత్ జాయమానా యే దోషాః పరబ్రహ్మ విషయే అస్తిత్వ నాస్తిత్వ దేహాదిన్యతిరిక్తత్వ భిన్న స్వాభిన్నత్వ గుణిత్వాది సాధక యుక్త్యాభాస తదనుగుణ సమ్మత్యాభాస శృతి తాత్పర్య విఘటనాన్యథాకరణ దురాగ్రహజన్య కామ క్రోధ పరుష పరవస క్రియమాణ నింద సహమాన రూప బహువిధా దోషాః తానద్వైత బ్రహ్మజ్ఞాన సాధన ముక్తి రూపేణ హరతీతి కలిదోషహర ఓం కలిదోషహర నమః ఆం వి జనన మందుచున్న పురుషులకు అనగా నుపాధిని ధరించుచున్న జీవులకు నింద్యమైన కలి వలన పుట్టుకతోనే అనేక దోషములు పాపములు సంక్రమించుచుండును. అట్టి పాపములను చూచిన వినిన దేవి భక్తులచే గుణసంకీర్తన చేయబడి స్తుతింపబడి పూజింపబడి ధ్యానింపబడినకై యా దోషములను పాపములను హరించునదిగాన కలిదోషహర ఎను నామము చేత స్తననీయ ఎగుచున్నది. కలి ప్రభానము చేత పరస్పరము వివాదము చేయువారి కలహము వలన ఆయా అభిప్రాయములయందు మిక్కిలి అభినివేశము. యాభై తొమ్మిది అరవే శంకర గ్రంథరత్నావళి పాపములు పట్టుదల గల వ్యక్తుల వలన అనేక దోషములు సంభవించుచుండును. ఇవియే కలిదోషములు. ఇవి పరబ్రహ్మ యొక్క ఆస్తిస్వనాస్తిత్వ విచారరూపములు. ఆ పరబ్రహ్మ దేహేంద్రియాది సహితము దేహేంద్రియాది వ్యతిరేక్తమని దేహము కంటే భిన్నము అభిన్నమనియు సగుణము నిగుణమనియు చెప్పుటకు యుక్తాయుక్త్యాభాసలు ఆయు ముక్త్యాభాసలకను గుణములైన సమ్మతుల అంగీకారముల వలె గన్నట్టు శృతి వాక్యముల తాత్పర్యమును విఘటనము అన్యథాకరణము చేయుట ఉన్నదానిని మయొక రీతిగా సమన్వయించుట దురాగ్రహము మొండిపట్టుదల వలన కలుగునట్టి కామక్రోధముల చేత నొడలు తెలియక చేయబడు పరుషములైన నిందలను సహించుకపోవటమున్నగు బహువిధ కలిదోషములు. అద్వైత బ్రహ్మజ్ఞానము సాధనముగా గల మోక్షము హాండ్ ప్రత్యేగృహాత్మైకే జ్ఞానము ద్వారా మా దోషములను హరించు సామర్థ్యము గలదగుట చేత దేవికి కలిదోషహర ఎను నామమన్వర్థము.